సమిద్ధోంజన్ సమిద్ధయుషితం ఇద్ధ అంజన్ కృదారం కృదారం మదీనా మదీనా ఘృతం ఘృతమగ్నే అగ్నే మధోమత్ మధోమత్ ఇంద్రామాన మధోమతి మధు మత్ ఇంద్రామాన ఇంద్రామాన వాజీవహన్ వహన్ వాజినం వాజినం జాతవేద జాతవేదో దేవానా జాతవేదీ జాత వేద దేవానా వక్షి వక్షి ప్రియం ప్రియమాసధస్థం ఆసధస్థం సధస్థమితి సధస్థం ఘృతేనాంజన్ అంజన్ సం సం వసః వసో దేవయానాం దేవయానాం ప్రజానన్ దేవయానానికి దేవయానాం ప్రజానన్ వాజీ ప్రజానన్ ఇది ప్రజానన్ వాజ్యపి అప్యేషు ఏషు దేవాన్ దేవానికి దేవాన్ అనుత్వా త్వా సత్తే సత్తే ప్రదిశాః ప్రదిశ సచంతాం ప్రదిశ ఇతి ప్రదిశాః సచంతాగ్రస్వధామ్ స్వధామస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహీతి దేహి ఈడ్యశ్చ చాసి అసి వంద్యాః వంద్యశ్చ వాజిన్ వాజిన్నాసు ఆశుశ్చ చాసి అసి మేధ్యాః మేధ్యశ్చ సప్తే సప్త ఇతి సప్తే అగ్నిత్వా దేవైః దేవైర్వసూభిః వసూభిః సజోషాః వసూభిరితి వసూభిః సజోషాః ప్రీతం సజోషా ఇతి స జోషాః ప్రీతం వన్నిం వన్నిం వహతు వహతు జాతవేదాః జాతవేదా ఇతి జాత వేదాః శీలన్నం బర్హిః బర్హిస్తుష్టరీమా తుష్టరీమా జుషాణా సుస్తరీమేతి సుస్వరీమా యుషాణోరు ఉరు పృథు పృథు ప్రసారమాన్ ప్రసారమానం పృథివ్యాం పృథివ్యామితి పృథివ్యాం దేవేభిర్యుక్తం యుక్తమదీతి అదీతి సజోషాః సజోషాస్యోనం సజోషా ఇతి సజోషాః శోనం గృణ్వానా గృణ్వానా సువితే సువితే దధాతు దధాత్తి దధాతు ఏతా భూవ భూమిత్యో వస్సుభగాః సుభగా విశ్వరూపాః సుభగా ఇతి సుభగాః విశ్వరూపావి విశ్వరూపా ఇతి విశ్వరూపాః వివక్షోభిః పక్షోభిశ్రయమానాః పక్షోభిర్వివక్షాః భిః శ్రయమానావుత్ ఉదాతైః ఆతైరిత్యాతైః రష్వాస్సతీః సతీః కవశాః కవశస్తుంభమానాః సుంభమానాద్వారాః ద్వారో దేవీః దేవీః సుప్రాయణాః సుప్రాయణా భవంతు సుప్రాయణా ప్రాయణాః భవంతితి భవంతు అంతరా మిత్రావరుణా మిత్రావరుణా చరంతి చరంతి ముఖం చరంతి చరంతి ముఖై యజ్ఞానాం యజ్ఞానామభి అభిసంవిధానే సంవిధానే ఇతి సంవిధానే ఉషాసావాం ఉషసేత్యుషసా మార్గే సుహిరణ్యే సుహిరణ్యే సుశిల్పే సుహిరణ్యే ఇతి సుహిరణ్యే సుశిల్పే ఋతస్య సుశిల్పే ఇతి సుశిల్పే ఋతస్య యోనౌ యోనా ఇహ ఇక సాధయామి సాధయామీతి సాధయామి ప్రథమావాం వాగ్ సరథినా సరసినా సువర్ణా సరసినేతి స రసినా సువర్ణా దేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ భువర్గాని భువర్గాని విశ్వా విశ్వేతి విశ్వా అభిప్రయం చోదనా చోదనా వాం వాం నిమానా నిమానా హోతారా హోతారా జ్యోతిః జ్యోతిః ప్రదిశా ప్రదిశా దిశంతా ప్రదిశేతి ప్రదిశా దిశంతేతి దిశంతా ఆదిత్యైర్నా నో భారతీ భారతీ వష్టు వష్టు యజ్ఞం యజ్ఞాం సరస్వతీ సరస్వతీ సహ సహ రుద్రై రుద్రైర్నా నావీత్ ఆవీరిత్యావీత్ ఇడోపాభూత ఉపాభూత వసూభిః ఉపాభూతేత్యుపభూత వసూభిస్తజోషాః వసూభిరితి వసూభిః సజోషా యజ్ఞం సజోషా ఇతి స జోషాః యజ్ఞం నాః నో దేవీః దేవీరమృతేషు అమృతేషు దత్త దత్తేతి దత్త త్వష్టా వీరం వీరం దేవకామం దేవకామంజానా దేవకామమితి దేవకామం విజానత్వష్టో త్వష్టురర్వా అర్వా జాయతే జాయత ఆశు ఆశురస్వాహ అశ్వయిత్యస్వాహ త్వష్టేదం ఇదం విశ్వం విశ్వం భువానం భువానం యజాన యజాన బహో బహో కర్తారం కర్తారమిహ ఇహ యక్షి యక్షి హోత హోతరితి హోత అశ్వో ఘృతేన ఘృతేన త్వన్యా త్వన్యా సమక్త సమక్త ఉప సమక్త ఇతి సమ్ అక్త ఉప దేవాన్ దేవాగ్రేతుషః ఋతుష పాసా ఋతుషైత్యేతు సహ పాసయేతు ఏత్యేతు వనస్పతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమితి దేవలోకం ప్రజానన్నగ్నినా ప్రజానన్నితి ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాస్వాదితాని స్వదితాని వక్షత్ వక్షదితి వక్షత్ ప్రజాపాతేస్తపాసా ప్రజాపాతేరితి ప్రజాపాతే తపాసా వావృధానః వావృధానః సద్యః అవృధాన ఇది వృధాన సద్యో జాత జాతో దధిషే దధిషే యజ్ఞం యజ్ఞమగ్నే అగ్నయిత్యగ్నే స్వాహాకృతేన హవిషా స్వాహాకృతేనేతి స్వాహాకృతేన హవిషా పురోగాః పురోగా యాగి పురోగా ఇది పురః గాః యాగి సాధ్యా సాధ్యా హవిః హవిరదంతు అదంతు దేవాః దేవా ఇతి దేవాః కేతుం కృణ్వన్ కృణ్వన్న కేతవే కేతవే పేషాః పేషో మర్యాః మర్యా అపేషసే అపేషస ఇత్యపేషసే సముషద్భిః ఉషద్భిరజాయతాః ఉషద్భిరిత్యుషద్భిః అజాయథా ఇత్యజాయథాః జీమూతస్యేవ భవతి జీమూతస్యేవేతి జీమూతస్య ఇవ భవతి ప్రతీకం ప్రతీకం యత్ యద్వర్మీ వర్మీ యాతి యాతి సమదాం సమదాముపస్థే సమదామితి సమదాం ఉపస్థ ఇత్యుపస్థే అనావిద్యయా తన్వా తన్వాజయ జయత్వం స్వాంసః సత్వా స్వావర్మణః వర్మణో మహిమా మహిమా విపత్తు విపత్తి విపత్తు ధన్వనాగాః గాధన్వనా ధన్వనాజిం ఆజిం జయేమ జయేమ ధన్వనా ధన్వనా తీవ్రా తీవ్రా సమదా సమదో జయేమ సమదైతి స మదా జయేమేతి జయేమ ధనుశత్రో శత్రోరపకామం అపకామం కృణోతి అపకామమిత్యప కామం శృణోతి ధన్వానా ధన్వానా సర్వా సర్వా ప్రదిశా ప్రదిశో జయేమ ప్రదిశైతి ప్రదిశా జయేమేతి జయేమ చే ఆచరంతి చే ఆచరంతి సమానేవ ఆచరంతి చరంతి సమానే వయోషా సమానే వేది సమానా ఇవ యోషా మాతేవ మాతేవ పుత్రం మాతే వేది మాత ఇవ పుత్రం విభృతాం విభృతముపస్థే ఉపస్థయిత్యుప సే అపశత్రూన్ శత్రూన్ విధ్యతాం విధ్యతాగ్నసంవిధానే సంవిధానే ఆత్మీ సంవిధానే ఇతి సంవిధానే ఆత్మీ ఇమే ఆత్మీ ఇత్యాత్మీ ఇమే విస్ఫురంతి ఇమే ఇతి ఇమే విస్ఫురంతి అమిత్రాన్ విస్ఫురంతి ఇతి విస్ఫురంతి అమిత్రానిత్యమిత్రాన్ వక్ష్యంతి వేత్ వక్ష్యంతి వేతి వక్ష్యంతి ఇవ ఇలాగనీగంతి ఆగనీగంతి గనీగంతి కర్ణం కర్ణం ప్రియం ప్రియాం సఖాయం సఖాయం పరిషస్వజానా పరిషస్వజానేతి పరిషస్వజానా యోషే వశింతే యోషే వేతి యోషా ఇవ సింతే వితత వితతాధి వితతేతి వితత అధి ఘన్వన్ ఘన్వన్ జ్యాయం యాం సమానే సమానే పారయంతి పారయంతీతి పారయంతి అయేరివ భోగై అయేరివేత్రై ఇవ భోగై పరి పర్యేతి ఏది బాహుం బాహుం జాయా హేతిం హేతిం పరిబాధమాన పరిబాధమాన ఇది పరి బాధమాన హస్తఘ్నో విశ్వా హస్తఘ్న ఇది హస్తఘ్న విశ్వా వయునాని వయునాని విద్వాన్ విద్వాన్ కుమాన్ కుమాన్ కుమాగ్నసం కుమాగ్నసం పరి పరి పాతు పాతు విశ్వతాః విశ్వత ఇది విశ్వతాః బహ్వీనాం పితా పితా బహు బహురస్య అస్య పుత్రః పుత్రశ్చిశ్చా కృణోతి కృణోతి సమానా సమానావగత్య అవగత్యేత్యవగత్య ఇషుధిః సంకాః ఇషుధిరితేషు ధీః సంకా పృతనాః పృతనాశ్చ సర్వాః సర్వా పృష్ఠే పృష్ఠే నినద్ధః నినద్ధో జయతి నినద్ధ ఇతి నినద్ధః జయతి ప్రసూతః ప్రసూత ఇతి ప్రసూతః సుపర్ణం వస్తే సుపర్ణమితి సుపర్ణం వస్తే మృగః మృగో అస్యాః అస్యా దంతాః దంతో గోభీః గోభిః సన్నద్ధా సన్నద్ధా పతతి సన్నద్ధేతి సన్నద్ధా పతతి ప్రసూతా ప్రసూతేతి ప్రసూతా యత్రా నరాః నరస్సం సంచ చవి విచ చద్రవంతి ద్రవంతి తత్ర తత్రాస్మభ్యం అస్మభ్యమిషావః ఇషావశ్చర్మ శర్మయాం సన్ యాం సన్నితి యాం సన్ వనస్పతే వీడ్వంగః వీడ్వంగో హి వీడ్వంగరితి వీడు అంగః హి భూయాః భూయా అస్మత్సఖా అస్మత్సఖా ప్రతరణః అస్మత్సఖేత్యస్మత్ సఖా ప్రతరణ సువీరాః ప్రతరణ ఇతి ప్రతరణః సువీరీషు క్రీడన గోభిస్సన్నద్ధ సన్నద్ధో అతి సన్నద్ధైతి సంమద్ధ అసి లీలయస్వ లీలయస్వాస్థాతేజయసు జయతు జేత్వాని తే తిష్టం నయతి నయతి వాజినా వాజినః పురః పురో యత్ర కామయతే కామయతే సుసారథిః సుసారథి సారథిః అభీషూనాం మహిమానం మహిమానం పనాయత పనాయత మనః మనః పశ్చాద్ పశ్చాదను అనూయచ్చంతి యచ్చంతి రస్మయాః రస్మయైతి రస్మయాః ఆజంఘంతి జంఘంతి సాను సాం యేషాం యేషాం జఘనాం జఘనాం ఉప ఉప జిఘ్నతే జిఘ్నత ఇతి జిఘ్నతే అశ్వాజని ప్రజేతసః అశ్వాజనీత్యశ్వ అజని ప్రజేతసోస్వాం ప్రచేతసైతి ప్రచేతసః అశ్వాం సమత్సు సమత్సు చోదయ సమత్స్తి సమత్ చోదయేతి చోదయ ఉపశ్వాసయ శ్వాసయ పృథివీ పృథివీముత ఉత్యాం ద్యాం పురుత్రా పురుత్రాదే పురుత్రేతి గురుత్రా తే మనుతాం మనుతాం విక్షీతం విక్షీతం జగత్ విస్తీతమితి విస్తీతం జగదితి జగత్ సందుభే దుందుభే సజూ సజోరింద్రేణ సజోరితి సజో ఇంద్రేణ దేవైః దేవైర్దూరాత్ దూరాద్దవీయ దవీయో అప అపసేధ సేధశత్రూన్ శత్రూనిది శత్రూన్ యదక్రంద అక్రంద ప్రథమం ప్రథమం జాయమాన జాయమాన ఉద్యన్ ఉద్యన్ సముద్రాద్ ఉద్యన్నిత్యుతిక్యన్ సముద్రాదుత ఉతవా పాపురీషాత్ పురీషాది పురీషాత్ శేనస్య పక్షా పక్షా హరిణస్య హరిణస్య బాహూ బాహూ ఉపస్తుత్యం బాహూతి బాహూ ఉపస్తుత్యం మహి ఉపస్తుత్యమిత్యుపస్తుత్యం మహి జాతం జాతం తే అర్వన్ అర్వన్ నిత్యర్వన్ యమేన దత్తం దత్తం కృతయేనం ఏనమాయునక్ ఆయునగింద్రాః అయునగిత్యాయునక్ ఇంద్రాయేనం ఏనం ప్రథమః ప్రథమో అధి అధ్యతిష్టతి అతిష్టతిత్యతిష్టతి గంధర్వో అస్య అస్య రసనా రసనామాగృహ్ణాద్ అగృహ్ణాత్ సూరాత్ సూరాదస్వం అస్వం వసవః వసవోని నిరదష్ట అదష్టేత్యదష్ట అసి యమః యమో అసి అస్యాదిత్యః ఆదిత్యో అర్వన్ అర్వన్నసి అసి త్రితః త్రితో గుహ్యేన గుహ్యేన వ్రతేన వ్రతేనేతి వ్రతేన అసి సోమేన సోమేన సమయా సమయా విపత్త విభక్త ఆహు విభక్త ఇది విభక్త ఆహుస్తే తే త్రీణి త్రీణి దివి దివి బంధనాని బంధనాని దిబంధనాని త్రీణి తే ఆహు ఆహుర్దివి దివి బంధనాని బంధనాని త్రీణి త్రీణ్యప్సు అప్సు త్రీణి అప్సిత్యప్సు త్రీణ్యంత అంతఃసముద్రే అంతరిత్యంత సముద్ర ఇతి సముద్రే ఉదేవ మే ఉదేవేచ్యుత ఇవ మే వరుణ వరుణచ్చంసి స సర్వ్యే ఆహు ఆహు పరమం పరమం జనిష్ట్రం జనిత్రమితి జనిత్రం వాజిన్ వాజిన్నవమాజ్జనాని అవమాజ్జనాని వా అవమాజ్జనానీత్యవ మాజ్జనాని ఇమా సఫానా సఫానాగ్నిసమితు సమితం నిధానా నిధానేతీని నిధానాచే రే భద్రా భద్రారసనా రసనా పశ్యం అవశ్యమృతరక్షి అభిరక్షి గోపా అభిరక్షిరక్షి గోపా గోపా ఆత్మాన్ే మనసా మనసారాద్ ఆరాధజానా అజానామవ అవో దివా దివా పతయంతం పతయంతం పతంగం పతంగమితి పతంగం శిరో అపశ్యం అపశ్యం పతిభిః పతిభిః సుగేభిః పతిభిరితి పతిభిః సుగేభిర రేణుభిః సుగేభిరితి సుగేభిః అరేణభిర్జేహమానం అరేణభిరిత్యరేణుభిః జేహమానం పతత్రీ పతత్రీతి పతత్రీ అత్రాదే ఏ రూపం రూపముత్తమం ఉత్తమమాపశ్యం ఉత్తమమిత్యోత్ తమం అపశ్యం జిగీషమానం జిగీషమాణమిష ఇష ఆపదే ఆపదే పదే గో గోరితి గో యదాతే తే మర్తాః మర్తో అను అనుభోగం భోగమానత్ ఆనలాత్ ఆదితి గ్రసిష్ఠ గ్రసిష్ఠోషధీ ఓషధీరీగ అజీగరిత్యజీగ అనుత్వా రథో అను అనుమర్యా మర్యో అర్వన్ అర్వన్నను అనుగావా గావోను అనుపగా భగత్కనీనా కనీనామితి కనీనా అనువ్రాతా సహ రాతస్తవ అవసఖ్యం సఖ్యమీయో తీరను అను దేవామిరే మమిరే వీర్యంతే అయితీతే హిరణ్యశృంగోయా హిరణ్యశృంగైతి హిరణ్య శృంగ అయో అస్య పాదాః పాదామనోజవాః మనోజవా అవరః మనోజవాదితి మనః జవాః అవర ఇంద్రః ఇంద్ర ఆసీత్ ఆసీదిత్యాసీత్ దేవాయిత్ ఇదస్య అస్య హవిరద్యం హవిరద్యమాయన్ అవిరద్యమితి హరిః అద్యం ఆయన్యః యో అర్వంతం అర్వంతం ప్రథమః ప్రథమో అధ్యతిష్ఠత్ అధ్యతిష్ఠదిత్యాధి అతిష్ఠత్ ఇయం మాంతా సస్యనీకమధ్యమాస ఇయం మాంతాస ఇయమ్ అంతాస శిలీకమధ్యమాసస్తం శిలీకమధ్యమాస ఇది శిలీక మధ్యమాస సాం సూరనాస సూరనాసో దివ్యాస దివ్యాసో అత్యాహ అత్యాహ ఆంసాయివ శ్రేణిస ఆంసాయివేతి హాంసా ఇవ శ్రేణిసో యతంతే శ్రేణిస ఇది శ్రేణి సహ యతంతే యదాక్షీషు ఆక్షీషుర్దివ్యం దివ్యమద్యుమం అద్యుమస్వాహ అశ్వాయిత్యశ్వాహ తవ శరీరం శరీరం పదయుష్ణ పదయుష్ణర్వన్ అర్వన్ తవ తవ చిత్తం చిత్తం వాతాయివ వాతాయివ ధ్రజీమాన్ వాతాయివేతి వాతాః ఇవ ధ్రజీమానితి ధ్రజీమాన్ తవ శృంగాని శృంగాని విష్ఠీతా విష్ఠీతా పురుత్రా విస్థితే దివీక్షిత కురుత్రారణ్యేషు కురుత్రేతి కురుత్రా అరణ్యూరాణా నిర్భూరాణా చరంతి చరంతీతి చరంతి ఉపప్రాగాద్ అగాచ్ఛసానం శసానం వాజీ వాజర్వా దేవద్రీచా మనసా మనసా దీధ్యాన దీధ్యాన దీధ్యాన అజపుర పురో నీయతే నీయతే నాభీ నాభీరస్యాను అను పశ్చాత్ పశ్చాత్ కవయ కవయో యంతి యంతి రేభా రేభాంతి రేభా పరమయ్యత్ సధస్థం సధస్థమర్వాన్ సధస్థమితి సధస్థం అర్వాం అచ్చా పితరం పితరం మాతరం మాతరం చేతి చ అద్యా దేవాన్ దేవాన్యుష్టతమ యుష్టతమో హి యుష్టతమ ఇది యుష్టతమ హి గమ్యా గమ్యా అథ అసాసాస్తే ఆసాస్తే ఆస్తే దాసుషే దాసుషే వార్యాణి వార్యాణి వివార్యాణి సమిద్రో అద్య సమిద్ధయితి సం యుద్ధ అద్య మనోష మనోషో దురోణే దురోణే దేవ దేవో దేవాన్ దేవాన్యజసి యజసి జాతవేద జాతవేదయితి జాత వేద ఆచా చవః మిత్రమః మిత్రమశ్చికిత్వాన్ మిత్రమః ఇతి మిత్రమః చికిత్వాన్ త్వం త్వం దూతః దూతః కవిః కవిరసి అసి ప్రచేతాః ప్రచేతా ఇతి ప్రచేతాః తనూ నవాత్ పథః తనూ నవాదితి తనూ నవాత్ పథ ఋతస్య మధ్వా మధ్వా సమంజన్ సమంజన్ స్వదయా సమంజన్నితి సమ్ అంజన్ స్వదయా సుజిహ్వా సుజిహ్వేతి సుజిహ్వా మన్మాని జీభిః జీభిసుత ఉత యజ్ఞం యజ్ఞమన్ బృంధం దేవత్ర దేవత్ర చ దేవత్రేతి దేవత్ర చ గృణుహి కృణస్యద్ధరం అద్ధరం నాహ నయితేన నరాసాం సస్య మహిమానం మహిమానమేషాం ఏషాముప ఉపస్తోషామ స్తోషామ యజతస్య యజతస్య యజ్ఞైః యజ్ఞైరితి యజ్ఞైః ఏ శుక్రతావః శుక్రతావశుచాయః శుక్రతావైతి శుక్రతావః సచాయో ధియందాః ధియందాః సదంతి ధియందా ఇతి ధియం దాః సదంతి దేవాః దేవా ఉభయాని ఉభయాని హవ్యా హవ్యేతి హవ్యా ఆజుహ్వానయీర్ద్యాః ఆజుహ్వానయిత్యా జిహ్వానః ఏద్యో వంద్యాః పంద్యశ్చ చాయాహి ఆయాహి యాహ్యగ్నే అగ్నే వసుభిః వసుభిః సజోషాః వసుభిరితి వసుభిః సజోషా ఇతి స జోషాః త్వం దేవానాం దేవానామసి అసి యహ్వా యహ్వహోతా హోతా సహ సయేమాన్ ఏనాన్యక్షీ యక్షీషితః ఇషితో యజీయాన్ యజీయానిది యజీయాన్ ప్రాచీనం బర్హిః బర్హి ప్రదిశా ప్రదిశా పృథివ్యాః ప్రదిశేతి ప్రదిశా పృథివ్యావస్తో వస్తోరస్యాః అస్యాజ్యతే అగ్రే అగ్రే అహ్నాం అహ్నామిత్యహ్నాం యప్తసతే భూమయ్యుత్యోం ప్రసరే వితరం వితరం వరీయః వితరమితి వితరం వరీయో దేవేభ్యః దేవేభ్యో అదీతయే అదీతయే శ్యోనం శ్యోనమితి శ్యోనం పితస్వదీరుర్వియా ఉర్వియావీ విశ్రాయంతాం పతిభ్యః పరిభ్యోన పతిభ్యైతి పతిభ్యః జనాయః జనాయః శుంభమానాః శుంభమానాయితి శుంభమానాః దేవీయద్వారః ద్వారో బృహదీః విశ్వమిన్వాః విశ్వమిన్వా దేవేభ్యః విశ్వమిన్వా ఇది విశ్వం ఇన్వాః దేవేభ్యో భవత భవత సుప్రాయణాః సుప్రాయణా ఇది సుప్రాయణాః ఆ సుష్వయంతి సుష్వయంతి యజతే సుష్వయంతి ఇది సుష్వయంతి యజతే ఉపాకే యజతే ఇది యజతే ఉపాకే ఉషాసానక్తా ఉపాకే ఇత్యుపాకే ఉషాసానక్తా సదతాం ఉషసానక్తేషసానక్తా సదతాన్ని నియోనౌ యోనాయితి యోనౌ దివ్యే యోషణే దివ్యే ఇది దివ్యే యోషణే బృహతి యోషణే ఇది యోషణే బృహతీ సోరుక్మే బృహతి ఇది బృహతి సురుక్మే అధి సురుక్మే ఇది సురుక్మే అధిశ్రియం శ్రియాం శుక్రవిషం శుక్రవిషం దధానే శుక్రవిషమితి శుక్రవిషం దధానే ఇది దధానే దేవ్యా హోతారా హోతారా ప్రథమా ప్రథమా సువాచా సువాచా విమానా నివాచేతి సువాచా విమానా యజ్ఞం యజ్ఞం మనోష మనోష యజధ్యై యజధ్యాయి యజధ్యై ప్రచోదయంతా విదసేషు ప్రచోదయంతేతి ప్రచోదయంతా విదసేషు కారు కారు ప్రాచీనం కారు ఇది కారు ప్రాచీనం జ్యోతిః జ్యోతి ప్రదిశా ప్రదిశా దిశంతా ప్రదిశేతి ప్రదిశా దిశంతేతి దిశంతా ఆనాహ నో యజ్ఞం యజ్ఞం భారతి భారతి తూయం తూయామేతు ఏత్తిరా ఇలా మనుష్వత్ మనుష్వదిగా ఇహ చేతయంతి చేతయంతీతి చేతయంతి తిస్రో దేవీ దేవీయద్బర్హి బర్హిరేదం ఏదం ఇదగ్రశ్యోనం శ్యోనాం సరస్వతీ సరస్వతీ స్వపాస స్వపాసదంతు స్వపనసీతి అపనస సదంతి సదంతు ఇమే ద్యావా పృథివీ ఇమే ద్యావా పృథివీ జనిత్రీ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ జనిత్రే రూపై జనిత్రీ ఇది జనిత్రీ రూపైరపేంసత్ అపేంసద్భువానాని భువానాని విశ్వా విశ్వేతి విశ్వా తమద్య అద్య హోత హోతరిషిత ఇషితోయీయాన్ ఇదీయాన్ దేవం దేవం తష్టారం తష్టారమిహ ఇహ యక్షి యక్షి విద్వాన్ విద్వానితి విద్వాన్ ఉపావాసృజత్మన్యా ఉపావాసృజేత్యోప అవాసృజ మన్యా సమంజన్ సమంజం దేవానాం సమంజన్నితి సమ్ అంజన్ దేవానాం ఆసాః ఆసరుతుథా ఋతుథా హవీభ్యేషి ఋతుసేత్యుర్ధుత్థా హవీభ్యేషితి హవీభ్యేషి వనస్పతి శ్రమిత సమిత దేవ దేవో అగ్నిః అగ్నిస్వదంతు స్వదంతు హవ్యం హవ్యం మధూనా మధూనా ఘృతేన ఘృతేనేతి ఘృతేన సద్యో జాతః జాతో వ్యామీత అమిమీత యజ్ఞం యజ్ఞమగ్నిః అగ్నిర్దేవానాం దేవానామభవత్ అభవత్ పురోగాః పురోగా ఇతి పురః గాః అస్య హోతో కోసు ప్రదిశి ప్రతిశ్రుతీ ప్రదిశి ఋతాచి వాచి స్వాహాకృతం స్వాహాకృతాం హవి స్వాహాకృతమితి స్వాహాకృతం హవిరదంతు అదంతు దేవా అగ్నయే గాయత్రాయ గాయత్రాయ ప్రవృతే త్రివృతే రాసంతరాయ త్రివృతైతి త్రివృతే రాసంతరాయాష్టాకబాలసంతరాయేతి రాసంతరాయ అష్టాకబాల ఇంద్రాయ అష్టాకబాలయిత్యష్టాకబాల ఇంద్రాయ త్రయేష్టోభాయ త్రయేష్టోభాయ పంచదశాయ త్రయేష్టోభాయేతి త్రయేష్టోభాయ పంచదశాయ వార్హతాయ పంచదశాయేతి పంచదశాయ వార్హతాయైకాదశకబాల ఏకాదశకబాలో విశ్వేభ్య ఏకాదశకబాల ఇత్యేకాదశ కపాల విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్యో జాగతేభ్య జాగతేభ్య సప్తదశేభ్య సప్తదశేభ్యో వైరూపేభ్య సప్తదశేభ్యై సప్తదశేభ్య వైరూపేభ్యో ద్వాదశకపాల ద్వాదశకపాలో మిత్రవరుణాభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశ కపాల మిత్రవరుణాభ్యామానష్టభాభ్యాం ఆనష్టభాభ్యామేకవీంసాభ్యాం ఆనశ్రుభాభ్యామిను స్థుభాభ్యాం ఏకవీంసాభ్యాం వైరాజాభ్యాం ఏకవీంసాభ్యామిత్యేక వీంసాభ్యాం వైరాజాభ్యాం పయస్యా పయస్యా బృహస్పతాయే పాంకాయ పాంకాయ తృణవాయ తృణవాయ సాత్పరాయ తృణవాయేతి త్రినవాయ సాత్పరాయ చరు చరుస్సవిత్రే సమిత్ర ఔష్ణీహాయ ఔష్ణీహాయ త్రయస్త్రీంసాయ త్రయస్త్రీంసాయ రైవతాయ త్రయస్త్రీంసాయేతి త్రయ స్త్రీంసాయ రైవతాయ ద్వాదశకపాల ద్వాదశకపాల ప్రజాపత్యః ద్వాదశకపాల ఇది ద్వాదశ కపాల ప్రజాపత్యశ్చరు ప్రజాపత్యైతి ప్రజాపత్య చరురసిత్యై అదిత్యై విష్ణుపత్నీ విష్ణుపత్నీ చరు విష్ణుపత్న్యా ఇది విష్ణుపత్నీ చరురగ్నయే అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలోనుమత్యై ద్వాదశకపాల ఇది ద్వాదశ కపాల అనుమత్యా అష్టాకబాల అనుమత్యా ఇత్యనుమత్యై అష్టాకబాల ఇత్యష్టాకబాల ఆజ్ఞేయ కృష్ణగ్రీవ కృష్ణగ్రీవ సారస్వతీ కృష్ణగ్రీవ ఇది కృష్ణగ్రీవ సారస్వతీ మేషీ మేషే బభ్రు బభ్రు సౌమ్య సౌమ్య పౌష్ణ పౌష్ణ శ్యామ శ్యామస్యేతి పృష్ట శితి పృష్టో బాహస్పత్యతిపృష్టతి పృష్ట బాహస్పత్య శిల్ప శిల్పో వైశ్వదేవ వైశ్వదేవ ఐంద్ర వైశ్వదేవైతి వైశ్వదేవ ఐంద్రో గుణ అరుణోమారుత మారుత కల్మాష కల్మాష ఐంద్రాగ్న ఐంద్రాగ్న సాంహిత సాంహితోరామ సాంహిత సంహిత అదోరామ సావిత్ర అదోరామయ్యథ రామ సావిత్రో వారుణ వారుణ కృష్ణ కృష్ణ ఏకాశి పాపే ఏకాశి పాత్రే స్వాహ ఏకాశి పాదిత్యేక శ్రితి పాత్రేత్తే స్వాహ అగ్నయనీకవదే అనీకవదే రోహితాంజి అనీకవత ఇత్యనీకవదే రోహితాంజిర నడ్వాహ అక్రోహీతాంజిరిలోహీత అంజి అనడ్వానధోరామౌ అధోరామౌ సావిత్రౌ అధోరామాయిత్రిమౌ సావిత్రౌ పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభీ రజతనాభీ వైశ్వదేవౌ రజతనాభీ ఇతి రజత నాభీ వైశ్వదేవౌ పిశంగౌ వైశ్వదేవా ఇతి వైశ్వదేవౌ పిశంగౌ తూపరౌ తూపరౌ మారుతః మారుతః కల్మాషాః కల్మాషా ఆగ్నేయః ఆగ్నేయ కృష్ణః కృష్ణోజః అజః సారస్వతీ సారస్వతీ మేషీ మేషీ వారుణః వారుణః తేత్వాః తేత్త ఇతి వేత్వాః ఓ